వారు రాజు చింతా కారణమును తెలిసికొని గాంగేయునకంతయు చెప్పిరి. గంగాసుతుడు వెంటనే మంత్రులను వెంటబెట్టుకొని దాసరాజు వద్దకు వెళ్ళి, నా తండ్రికి నీ కూతురునిచ్చి భార్యగా చేయుమని కోరెను. అతడు తన మనుమణికే రాజ్యమీయవలయుననగా గాంగేయుడు తాను రాజ్యము చేయననియు వివాహము కూడా చేసికొననియు ప్రతిజ్ఞ చేసి భీష్ముడని ప్రసిద్ధిని పొందెను. దాసరాజు తన కుమార్తెను సంతనుని కిచ్చెను. సత్యవతికి పరాశరుని వలన నింతకు ముందుగానే వ్యాసమహర్షి జన్మించినట్లు సంతను మహారాజునకు తెలియదు. సత్యవతి సంతనులకు కుమారులిరువురు కలిగివారు కాలవశమున మరణించిరి. అంబిక కనులు మూసుకొని వ్యాసుని వలన ధృతరాష్ట్రుని కనెను. మరొకతే వ్యాసుని చూచి వెలవెలబోవుటచే పాండురాజు పుట్టెను. మూడవ మారు దాసి వ్యాసుని సంతృప్తిని చేసినందున సత్యవాదీయగు విదురుడు జన్మించెను. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడగుటచే పాండురాజు రాజాయెను. విదురుడు అతని మంత్రి అయ్యెను. ధృతరాష్ట్రునకు భార్యలు ఇద్దరు. ఒకతే గాంధారి, రెండవది వైశ్యస్త్రీ. పాండురాజునకు కుంతిమాద్రియను విరువురు భార్యలు గలరు. గాంధారికి నూర్గురు కొడుకులు, వైశ్యకుమారుడు, యుయుత్సుడు. కుంతికన్యగా నుండి సూర్యుని వలన కర్ణుని కనెను. తరువాత ఆమె పాండురాజునకు భార్యయ్యను అని చెప్పగా ఋషులు సూర్యుని వలన కన్యయైన కుంతికి కర్ణుడెట్లు జన్మించెను, ఆమెకు పాండురాజుతో వివాహమెట్లయ్యనని ప్రశ్నింపగా సూతుడు సమాధానము ఇట్లు చెప్పెను. సూరసేనుడను వాని కూతురు కుంతి. ఆమె చిన్నతనము నుండి కుంతి భోజుడను రాజు సూరసేనుని ప్రార్థించి కుంతిని తన కుమార్తెగా చేసికొనెను. ఒకనాడు దుర్వాసో మహర్షి చాతుర్మాస్య దీక్ష జరుపదలచి కుంతి భోజునింటికి వచ్చెను. అప్పుడు కుంతి మునీశ్వరునకు సేన చేసి అతని సంతుష్టిని చేసెను. ముని ఆమెకొక దివ్య మంత్రమును ఉపదేశించెను. ఆ మంత్ర ప్రభావముచే ధ్యానింపబడిన దేవత ప్రత్యక్షమై కోరికలను సఫలమునర్చెను. కుంతి మంత్ర ప్రభావము నెరుగదలచి ఉదయించిన సూర్యుని చూచి మంత్రము నుచ్చరింపగా సూర్యుడు మానవాకారముతో ఆమె వద్దకు వచ్చెను. కుంతి ఆశ్చర్యమునుంది భయముతో కంపించి నమస్కరించుచూ, మీ దర్శనము నేను సంతసించితిని. ముని ఇచ్చిన మంత్రమహిమ నెరుగ కోరి మమ్ము పిలిచితినని పలికెను. సూర్యుడును, నీ కన్యాత్వము చెడకుండునట్లు చేయుదును. నా వంటి కొడుకు నీకు కలుగునని ఆమెను పొంది కోరిన వరము ఇచ్చి వెడలిపోయెను. తరువాత కుంతి కొన్నాళ్లకు రహస్య మందిరమున కవచ కుండలములతో కూడిన అందమైన బాలుని కనెను. లోకాపవాదమునకు వెరచి యా బాలునొక పెట్టెలో నుంచి దాదిచేత నదిలో వదిలిపెట్టించెను. అధిరథుడను సూతునక పెట్టె దొరకగా నాతడు తన భార్య రాధకు అందులోని బాలుని పెంచుమని ఇచ్చెను. ఆతడే కర్ణుడని పేరు ప్రఖ్యాతి నొందెను. పాండవుల జన్మ వృత్తాంతము. కొన్నాళ్లకు కుంతికి స్వయంవర మేర్పరూపగా అందామె పాండురాజును వరించెను. మద్రరాజు కుమార్తె మాద్రియునాతనికి రెండవ భార్యయ్యను. ఒకనాడు పాండు వేటకు వెళ్ళి మృగరూపముతో క్రీడించుచున్న మునిని బాణముతో చంపెను. ఆ ముని కోపించి, స్త్రీ సంగమమున నీవు కూడినట్లే మరణింతునని పాండురాజును శపించెను. పాండురాజందులకు దుఃఖపడుచు రాజ్యము విడిచి వనవాసము చేయుచుండెను. అతని సేవకై కుంతీ మాద్రులు కూడా వాని వెంట వెళ్ళిరి. పాండురాజు తపస్సు చేయుచు ధర్మశాస్త్రమును వినునప్పుడు పుత్రులు లేని వారికి సద్గతియుండదని విని పుత్రసంతతి పొందుటకు కుంతితో నిట్లనెను, నీవు మహాముని దయతో పుత్రుని కనుము, నాయాజ్ఞచే నీకు దోషముండదు అని పలికెను. అప్పుడు కుంతి ఇట్లనెను, మహారాజా, పూర్వము దుర్వాసో మహర్షి నాకొక మంత్రమును ఉపదేశించెను, అది నా యొద్ద కలదు. ఆ మంత్ర ప్రభావముచే నేనాహ్వానించిన దేవత నీ ముందు ప్రత్యక్షమై కోరికను తీర్చివెళ్ళును అని పలికి భర్త న్యనుమతితో ధర్మదేవతను స్మరించినది. ఆతని అనుగ్రహముచే భీముని దేవేంద్రుని వలన అర్జునుని ఒక్కొక్క సంవత్సరమునకు ఒక్కరిని సంతానముగా పడసెను. మాద్రి తనకు సంతానము లేకపోయేనని విచారించుచుండగా కుంతి మాద్రికాయ మంత్రము నుపదేశించెను. మాద్రి ఆ మంత్రముతో అశ్వినీ దేవతల అన్ని ఆహ్వానించి వారి వలన నకుల సహదేవులను నిరువురు కుమారులను కనెను. ఇట్లు పాండురాజునకు 5 పుత్రులు సంభవించిరి. పిమ్మటనొకనాడు పాండురాజు కామార్తుడై మాద్రిని కౌగిలించుకుని శాపకారణముగా మరణించెను. కుంతి మాద్రురిరువురును దుఃఖించుచుండగా మునులు వచ్చి పాండురాజునకు గంగాతీరమున దహన సంస్కారము చేసిరి. అంతటా మాద్రి తన పుత్రులను కుంతికి అప్పచెప్పి సతీధర్మమును పాటించుచు పాండురాజుతో సహగమనము చేసినది. ఆచటి మునులు పాండవులచే పాండురాజు అంత్యక్రియలను దాన ధర్మాదుల చేయించి కుంతిని పాండవులను హస్తినాపురమునకు తీసుకుని వెళ్ళిరి. వారి రాక విని గాంగేయుడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ప్రజానీకము వారిని చూడబోయిరి. జనులకు పాండురాజు శాపము పొందెనని ఎరుగక ఈ కుమారులెవ్వరని అడుగగా కురువంశమున పుట్టిన సురకుమారులని చెప్పి వారి విశ్వాసమునకై దేవతలనాను ప్రార్థించిరి. అప్పుడు ఇంద్రాది దేవతలు, వీరు మాకు కుమారులే, పాండురాజు అనుమతితో కుంతియందు మా వలన కలిగిరి, వారు మా బిడ్డలే వీరని చెప్పిరి. భీష్మాదులందరూ వారిని ఆదరించి పోషించిరి. ఈ విధముగా కుంతి కుమారులు భీష్మునిచే పరిరక్షింపబడిరి. దేవీ దయవలన పాండవాదులు మృతవీరులను చూచుట. పంచ పాండవులకు ద్రౌపది పతివ్రతయైన భార్య, ఆమె 5 కుమారులు కలిగిరి. అర్జునుడు శ్రీకృష్ణుని అనుమతితో సుభద్రను హరించి తెచ్చి భార్యగా చేసికొనెను. అభిమన్యుడు ఉప పాండవులును మహాభారత యుద్ధమున వీరస్వర్గమలంకరించిరి. అప్పుడు అభిమన్యుడు భార్య గర్భవతి. అశ్వత్థామ బాణాగ్ని నుండి వాసుదేవుడా శిశువును కాపాడెను. ఆతడు పరీక్షిత్తను పేరు ప్రసిద్ధినొందెను. ధృతరాష్ట్రుడు తన కుమారులెల్లరూ మరణింపగా పాండవుల రక్షణలో నుండెను. భీముని పరుషవాక్కులకు దుఃఖింతుడై జీవించుచుండెను. గాంధారియు నక్కడనే యుండెను. ధర్మరాజు వారిరువురకు పరిచర్య చేయుచుండెను. విదురుడు మంచి మాటలను ప్రబోధించి వారి వద్దనే యుండెను. ధృతరాష్ట్రుడు తన కొడుకులకు అంత్యక్రియలకై ధనమును కోరగా విదురుడు ధర్మరాజునకా మాట చెప్పెను. ధర్మరాజు భీముని పరుష వచనములను లెక్క చేయక తక్కిన ముగ్గురితో సంప్రదించి చాలా ధనమునిచ్చెను. ధృతరాష్ట్రుడంత్యక్రియలు పూర్తి చేసి విదురు కుంతి గాంధారులతో నరణ్యమునకు పోయెను. సంజయుడు కూడా వారితో బయలుదేరెను. పాండవులు నివారించినను కుంతి వనమునకు వెళ్ళెను. వారు గంగాతీరమున సతయూపాశ్రమము చేరి అక్కడ పర్ణకుటీర మేర్పరచుకొని అచట తపమొనర్చిరి.